ఆయనకు అమ్మాయన, అందుకని సాహసించి అడిగా. బ్రాహ్మణ అయితే అడిగేవాడు కదా, ఇవాళ బ్రాహ్మణ కూడా తింటూనే ఉన్నారు, ఇబ్బంది వెళ్ళే. అడిగితే తింటానండి అన్నాడు. మరి నువ్వు మాంసం తింటున్నావే, నీకు శ్రీశైలం దేవుడి మీద భక్తి ఏమిటి అన్నా నేను. అదేమిటండి దానికి దీనికి ఏమిటి సంబంధం అన్నాడు. మాంసం ప్రాణులను హింసిస్తే కదా నీకు వస్తుంది, ఓ జంతువును చంపితే కదా నీకు మాంసం దొరుకుతుంది అవునన్నా. అయితే నేను సంపన కదా అన్నా, ఎవరో చంపుతారు నేను తీసుకు తింటాను. నువ్వు తెచ్చి తినకపోతే వాడు చంపుతాడా అన్నా నేను. చంపి అమ్మేవాడు దుకాణం పెట్టుకుని మీ పొట్టి తినేవాడు ఉండబట్టి వాడు దుకాణం పెట్టుకుని అమ్ముకున్నాడయ్యా. కేవలం వాడి కోసం అయితే ఒక పిట్టలో తిన్నదాన్నో చెప్పు తింటాడు. ఈ జంతువులన్నీ చంపి నీకు అమ్మేవాడు నీ కొరకు చూస్తున్నాడు కదా అన్నా ఆలోచనలో పడ్డాడు. నువ్వు చంపకపోయినా నువ్వు తింటే చంపిన వాడికి ఎంత పాపం నీకు కూడా అంతే పాపం అన్నా. అట్లా మనధర్మశాస్త్రంలో చెప్పి ఉంది, చంపేవాడు చంపమని చెప్పేవాడు, ఆ తర్వాత చంపిన జంతువును వండి పెట్టేవాడు, వంట చేసేవాడు, పెట్టేవాడు, వీళ్ళందరికీ సమానంగా పాపం వస్తుందని శాస్త్రం చెబుతున్నారు. హనుమంత విషసిత అని ప్రత్యేకంగా 8 మందిని లెక్కబెట్టారు మనువు. అందుకని వీళ్ళందరికీ సమానంగా పాపం వస్తుంది ధర్మశాస్త్రం చెబుతుందయ్యా. అందువల్ల నీవు పాపం చేస్తూ నీకు భగవంతుడి మీద భక్తి ఉన్నదంటావే, నీ భగవంతుడు కూడా మాంసం తింటాడా అన్నా. అది ఎట్లా అండి, లేదండి. మరి వాడి దయ నీకు కావాలి అంటే నీవు హింసకుడు అయి నీకు ఆయన మీద దయ ఎట్లా కలుగుతుంది, ఆయన దయ నీకు ఎట్లా సంపాదిస్తావన్నా. అయ్యగారు నామా ఈ మాట నాకెవరూ చెప్పలేదండి అన్నా. నీ భగవంతుడు దయాళువా కాదా? అవును అన్నాడు. నీకు దయ లేదే జంతువుల మీద, నువ్వు హింసకుడవే, అప్పుడు భగవంతుడు నిన్ను ఎట్లు దయతో చూస్తాడు అని అడిగితే ఆయనకు చాలా పాప కలిగింది. పాపం ఎవరు ఈ మాట చెప్పలేదండి. ఒక అమ్మాయిలో లేదు తినచ్చు, నీదేం పోయింది ఎవడో పెడతాడులే అన్నారు. చూడండి ఎంత దోషం. అందుచేత ఇప్పుడు మరి నువ్వు శివరాత్రికి ఇక్కడ పెడుతున్నావు కదా, అక్కడ 3-4 రోజులు ఉంటావు కదా. అంటే ఉంటానండి అన్నారు. ఉత్సవం కదా అన్నా. మరి 3-4 రోజులు మాంసం తింటావా అన్న? ఆహా అక్కడ ఎట్లా తింటానండి, అక్కడ తినడం వల్ల ఎందుకనమ్మ. అక్కడ శివుడు దేవుడు ఉన్నాడు కదా అన్న. అయితే మీ ఇంట్లో దేవుడు లేడా అన్న? నీలో దేవుడు లేడా అన్న? చూడండి చదువుకున్నవాడు బియ్య బియ్యాలి, నాటకాలు కూడా రాశాడు, కవి కూడా. ఇవన్నీ అడిగితే ఆయన తోచింది ఇది. అవునండి అంతటా ఉంటాడు కదా దేవుడు. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడని శ్రీశైలం మీద తినని వాడు, ఇంట్లో దేవుడు లేడు, అక్కడ ఎట్లా తింటున్నావన్నా నేను. సమాధానం రాలేవ. మనం చేసే పనులను మనం ఆలోచించకుండా చేస్తూ ఉంటాం. అందువల్ల సర్వదా ఎల్లప్పుడూ అంటే సర్వకాలములలో సర్వ ప్రదేశములలోను దేశకాల అనవచ్ఛిన్న సతు దేశకాలం అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రత, దేశభేదం లేకుండా కాలభేదం లేకుండా అహింసావ్రతాన్ని మనుష్యులు పాలించాలి. భగవంతుని సాక్షాత్కారం కావాలనుకున్న వాళ్ళు, మీకు భగవత్ సాక్షాత్కారం కావాలంటే గతించిన లైఫ్ వదిలిపెట్టండి, అది తిరిగి రాదు. కానీ నేటి నుండి మీరు ఈ అహింసావ్రతాన్ని పాలించండి, అప్పుడు భగవంతుడు మీరు వెతకక్కర్లే, మీకు భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. భగవంతుడు ఎప్పుడూ మీ దగ్గరే కనపడుతూ ఉంటాం. మీకు భగవంతుని సాక్షాత్కారం ప్రతి క్షణం జరుగుతుంది. ఈ ఒక్క అహింసావ్రతం, ఉపాసకుడు అహింసకుడు కావాలి. ఇవాళ గుళ్ళకు గోపురాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి దేవుని దర్శించే వాళ్ళు ఎంతమంది అహింసకులు ఉన్నారు చెప్పండి? వ్యాస మహర్షి చెబుతున్నాడు

సర్వదా సర్వభూతానాం అనభిద్రోహ సతు దేశకాల అనవచ్ఛిన్న. ఒక దేశంలో నేను మాంసం తిన్నాం, ఒకనాడు నేను తిన్నాం అంతేకాదు, అన్ని కాలములలో అన్ని దేశములలో నీవు అహింసావ్రతాన్ని పాటించు, అప్పుడు అది మహావ్రతం అవుతుంది. ఈ మహావ్రతికి భగవంతుడు అనుక్షణం ప్రత్యక్షం అవుతూ ఉంటాడు, సాక్షాత్కరిస్తాడు. సాక్షాత్కరించడం అంటే అర్థం వెంకటేశ్వరులాగా బొమ్మగా కనపడటం కాదు. అది అప్పుడప్పుడు ఎక్కువ తింటే కడుపులో నొప్పి సాక్షాత్కారం అవుతుంది మీకు, అదేం బొమ్మగా కనపడుతుందా? అనుభవం, ఫీలింగ్, అది కండ్లకు కనపడటం కాదు. అది అందుచేత మీరు భగవత్ సాక్షాత్కారం కావాలనుకుంటే ఈ అహింసావ్రతాన్ని పాలించాలి. బుద్ధుడు ఒకనాడు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళుతున్నాడు. వెళుతుంటే ఆ గ్రామవాసులు అన్నారు, స్వామి మీరు లోక కళ్యాణకారులు, మీరు దయచేసి ఈ మార్గాన వెళ్ళవద్దు అన్నారట. ఆయన నవ్వుతూ ఎందుకు అని అన్నారట. అంటే స్వామి, ఈ మార్గంలో కొంత దూరంలో అంగుళీమాలుడని ఒక పరమరాక్షసుడు ఉన్నాడు, వాడు ఈ దారిని వెళ్ళే వాళ్ళ వేళ్ళన్నీ తెగ్గొట్టి వాటికి దండ కూర్చి మెళ్ళ వేసుకుంటాడు, అది వాడికి పని, కాబట్టి దయచేసి మీరు ఈ మార్గాన వెళ్ళొద్దన్నారట. ఎవరి అంగుళీమాలుడు అని అడిగాట. అడిగితే స్వామి, ఇతను ఒక హరిజనుడు, అతనికి ఒక కుమారుడు, ఆ కుమారుడికి జబ్బు చేసింది, వాడు సావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ స్థితిలో ఈ హరిజనుడు తన గ్రామంలో ఉన్నటువంటి, తానుండే చోట గ్రామం ఉందిగా, ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, అర్చకుడు లేడప్పుడు దేవాలయంలో ప్రవేశించి ఆ భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాట. స్వామి నా ప్రాణాలు చూసుకో, నా పిల్లవాడిని బ్రతికించు, వాడికి ఎంతకంటే వచ్చు ప్రార్థన, నా ప్రాణాలు చూసుకో స్వామి, నా పిల్లవాడిని మాత్రం బ్రతికించు అని వేడుకుంటున్నాడు. అదే సమయంలో పూజారి వచ్చి, ఓరి దుర్మార్గుడు చండాలుడా, దేవాలయం అంతా పాడు చేశావా అని వాడిని బయటికి నెట్టి గందరగోళం చేసి ఊళ్ళో వాళ్ళందరూ పిలిచి వాడిని కొట్టి వెళ్ళగొట్టారు. ఇంటికి వచ్చేటప్పటికి తన పిల్లవాడు చచ్చిపోయినాడు. వాడు మహా దుఃఖితుడై గొప్ప దుఃఖంలో పడి, భగవంతుని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా ప్రార్థన పూర్తి కాకముందే వాళ్ళు నన్ను వెళ్ళగొట్టారు, అందుకని నా పిల్లవాడు చచ్చిపోయినాడనే వాడు మూర్ఖుడికి జ్ఞానం కలిగింది. అందుకని వాడు శత్రువు అయినాడు మనుషులకు. నాటి నుండి వాడు ఒక చోట ఉండి వాడికి ఇంకా కొంతమందిని ప్రభు చేసుకుని ఆ దారిని వెళ్ళే వాళ్ళందరినీ వాళ్ళ వేళ్ళు నరికి మాలలుగా వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. అటువంటి పరమ రాక్షసుడైనాడు. అట్లా చేసింది ఈ సంఘం. వాడు మొత్తుకున్నాడయ్యా, నేను భగవంతుని ప్రార్థన చేయడానికి వచ్చాను, నేను ఏం దొంగతనం చేయలేదు, నా పిల్లవాడు సావృతుకులతో ఉన్నాడు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఇప్పటికీ ఉంది, పోలే. అలాంటి వాడు ఉన్నాడు, స్వామి మీరు ఆ దారిని వెళితే అపకారం చేస్తారు. ఆయన నవ్వుతూ సరేలే అని చెప్పి అట్లాగే వెళ్ళాడట. ఆ అంగుళీమాలుడు మరి ఎట్లా కప్పసిగట్టాడో, భగవాన్ బుద్ధదేవుడు ఈ దారిని వస్తున్నాడని తెలిసి వాడు ఆ మాలని తీసి పారేసి దగ్గరున్న చెరువులో స్నానం చేసి గుడ్డలు కట్టుకుని ఆయనకి ఎదురుగా, స్వామి బుద్ధం శరణం గచ్చామి అని వచ్చాడు. నాటి నుండి వాడు శిష్యుడైనా, బుద్ధుని శిష్యుడైనా. అటువంటి పరమ దుర్మార్గుడు బుద్ధుని సాంగత్యంతో వాడిలో ఉన్న క్రౌర్యం అంతా పోయి వైరభావం అంతా నశించింది. ఎందుకనంటే బుద్ధుడు అహింస ప్రతిష్ట కలవాడు, పూర్ణ అహింసకుడు. అలా మనం పూర్ణ అహింసకులు అయిన నాడు భగవంతుడు మీకు సాక్షాత్కారం అవుతాడు. ఈ అహింసాభావంలో అంత గొప్పతనం ఉంది. తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రపంచంలో ఎవరిని ప్రేమించదు. ఇదేం అసాధ్యం అనుకుంటున్నారా మీరు? అసాధ్యమైతే మనుషులకు బోధ చేస్తారా శాస్త్రగారులు? అటువంటి అహింసను మనం పాటించడం చేతకాకపోతే, మనుష్యుడు చేయలేనిదైతే ఎందుకు శాస్త్రం మనకు బోధిస్తుంది? నువ్వెవరిని హింసించవద్దు, నీవెవరిని బాధ పెట్టవద్దు అని మనకు చెబుతుందా చెప్పదా? శాస్త్రమే కాదు, ఒకరికొకరు మనం చెప్పుకోవటంలే. కాబట్టి అహింస మనుష్యులు పాటించడానికి వీల్లేనిది కాదు, వీళ్ళకేమీ అసాధ్యమైనది కాదు. తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, ఇతరుల బిడ్డలు కూడా ప్రేమించితే అట్లా ఆ తల్లి మహాతల్లి అవుతుంది, చాలా గొప్ప తల్లి అవుతుంది. తన బిడ్డని ప్రేమిస్తుంది, తన బిడ్డ ఎంత చెడ్డవాడైనా వాడిని ప్రేమిస్తుంది. అందుకనే శంకరాచార్యుడు అంటాడు, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి. కుపుత్రుడు అంటే చెడ్డ పిల్లవాడు, చెడ్డ కుమారుడు. పుత్రుడు చెడ్డవాడు కావచ్చు, అయినా తల్లి మాత్రం చెడ్డది కాదు వాడికి. తల్లి తన కుమారుడు హింసకుడు కానివ్వండి, దొంగ కానివ్వండి, వ్యభిచారి కానివ్వండి, తల్లి ప్రేమిస్తుంది. అలాంటి ప్రేమ మనం అందరి ఎడ కలిగి ఉండాలి. మనలో హింసాభావం అప్పుడు పోతుంది. ప్రేమ స్థానం ఎప్పుడు మనం ప్రేమకు స్థానం ఇస్తామో మనలో, అప్పుడు హింసాభావం మనలో పోతుంది. అందుకనే తల్లి అలా బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి వాడు హంతకుడై కూడా ఒకప్పుడు తల్లిని కూడా తిడతాడు, కొట్టబొట్టాడు, చెయ్యి ఎత్తుతాడు. నువ్వు తల్లిని కాబట్టి వదిలిపెట్టానులే అంట. తల్లి ఎటు వదిలిపెట్టాలండి, ఎక్కడ ఉంది వాడికి శాస్త్రం కాదు. ఆ తల్లిలో ఉన్న ప్రేమ వాడు చెయ్యి దాని మీద పడలేవాడు, వాడు హింసకుడు. ఇంకొకడైతే చంపేసేవాడిని, నువ్వు తల్లిని కనుక నేను చంపలేదంట. వాడికి అంతే తెలుసు, ఆ తల్లి తనను ప్రేమించే ప్రేమ ఉన్నదే, వాడి చెయ్యి తన మీద పడనివ్వదు, అడ్డగిస్తుంది. అలాగా మనుష్యుడు ఇతర ప్రాణులను, సమస్త ప్రాణులను ప్రేమించేవాడు కావాలి. అందుకనే ఇది చాలామంది అంటారు బుద్ధుడు అహింసావ్రతాన్ని మనకు నేర్పడంత పూర్వం తెలియదని. ఇది చాలా పొరపాటు. వేదం చెబుతుంది, మాహిరూసి సర్వాభూతాన్ని. సర్వాభూతాన్ని అంటే సమస్త ప్రాణులను, భూతం అంటే ప్రాణి, సమస్త ప్రాణులను మాహిరూసి నువ్వు హింసించవద్దు అని వేదం చెబుతుంది. అక్కడి నుంచే నేర్చుకున్నాడు బుద్ధుడు, లేకపోతే అతనికేం తెలుసు? అతను ఇల్లు వదిలిపెట్టక ముందు రోజు మాంసం తినేవాడు, రాజపుత్రుడు కదా. ఇల్లు వదిలిపెట్టిపోయి అలా నేలలో తపస్సు చేసి అహింసాభావతల్లో కలిగి నాటి నుండి అహింసకుడైనాడు. అతని ఎడ ఇతరులు హింస చేయలేకపోయినారు, ఇతను అతన్ని ఎవరు హింసించలేకపోయినారు. అట్లా మనం అహింసకులం కావాలి. అప్పుడు భగవతత్వం మనకు సాక్షాత్కారం కావడంలో ఏమీ ఆలస్యం ఉండదు. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షామహే. సర్వాణి భూతాన్ని వేదం చెప్పే మాట ఇది. మిత్రస్య చక్షుష, మిత్రుని దృష్టితో సర్వాభూతాన్ని, సమస్త ప్రాణులను సమీక్షామహే, మనం చూడాలి. మిత్రుడు హింసాభావంతో ఎప్పుడు చూడదు కదా తోటి వేమన. అజాం మాహిరూసీహి, మీరు మేకను హింసించవద్దు. అవిం మాహిరూసీహి, గొర్రెను హింసించవద్దు. గాం మాహిరూసీహి, గోవుని మీరు హింసించవద్దు. అశ్వం మాహిరూసీహి, గుర్రాన్ని మీరు హింసించవద్దు అని ఇట్లా లెక్కబెడుతూ ఎన్నని లెక్క పెడుతుంది వేదం. సర్వాభూతాన్ని మాహిరూసీహి, ఏ ప్రాణిని నువ్వు హింసం చేయవద్దన్నారు. ఇది వేదంలో చెప్పినటువంటి వ్రతం మనం. ఈ వ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతాన్ని పాటించడానికే సత్యం చెప్పాలి. అహింసా వ్రతం అన్ని వ్రతములకు ప్రధాన వ్రతం. ఈ అహింసా వ్రతాన్ని మనం పూర్ణంగా పాటించదలుచుకున్న వ్యక్తులను అబద్ధం ఆడరాదు. సత్యమే చెప్పాలి, సత్యం వ్రతం ఆచరించాలి. అబద్ధం ఎందుకు ఆడతాం? ఇతరులకు హాని కలిగించడానికి, తనకు మంచి కలిగించుకోవడానికి, లేకపోతే అబద్ధం ఆడవలసిన పని ఉంది. అందుచేత సత్యవ్రతం ఆచరించాలి, అహింసను పూర్తి చేసుకోవడానికి. అబద్ధమాడిన వాడు అహింసకుడు కాలేడు. అందుకని అహింసావ్రతమును పాలించడానికి సత్యం చెప్పాలి, సత్యమైన మాటలే వినాలి, సత్యమైన పనులే చెయ్యాలి.

గాంధీ గారు ఎంతమంది పిల్లలు కలిగిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చిందట బ్రహ్మచర్యం అంటే ఒకటి తెలిసిందట. అప్పటి నుంచి నేను బ్రహ్మచారిని కావడానికి ప్రయత్నం చేశాను అన్నా. ఎన్నాళ్ళకు నీ బ్రహ్మచర్య కోరిక సిద్ధించిందయ్యా అంటే 6 సంవత్సరాలు పట్టిందన్నాడు. అప్పటికి కన్న పిల్లలందరు కన్న తర్వాత 6 సంవత్సరాలు నేను ప్రయత్నం చేసి కస్తూరి బాను పక్కన పడుకోబెట్టుకుని వికారం పొందకుండా ఉండగలిగానన్నా. అందుకనే గాంధీ మహాత్ముడైనాడు, జవహర్ అట్లా మహాత్ముడు కాలే, ఇంకెవరు మన నాయకులు అట్లా మహాత్ములు కారే. ఆ అతనికి వచ్చినటువంటి మహాత్మ్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నారు? ఈ బ్రహ్మచర్య పాలన. అతడు కూడా సత్యాన్ని పాలించాడు, అతడు కూడా అహింసను పాలించాడు, అందుకని మహాత్ముడైనాడు. అందుకనే గాంధీ చెప్పగలిగేవాడు, నేను భగవంతు విదేశస్తులు అడుగుతూ ఉంటే అయ్యా భగవంతుని నువ్వు చూచావని, భగవంతునితో నేను మీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడతానని అంటాడు. వాడు మీరు చదవండి ఆయన జీవితం, ఆయన యథాశక్తి జీవితంలో చేసిన ఘనకార్యాలు ఏమిటనుకున్నారు? దేశానికి స్వాతంత్రం సంపాదించడం ఆయనకంటే గొప్పవాడు చాలామంది చేశారు. ఆయన్ని గొప్పగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? కారణం అతను అహింసావ్రతాన్ని పాటించడానికి ప్రయత్నం చేశాడు, అందుకొరకు సత్యం చెప్పాడు. గవర్నమెంట్కి భయపడి ఇప్పుడు అసత్యం చెప్పలే, తను ఏది చేయబోయేదో ముందు గవర్నమెంట్కు తెలిపేవాడు, నిర్భయంగా చెప్పి చేసేవాడు, అబద్ధమాడి వర్క. ఆ తర్వాత మాంసమన్నాడు భుజించిన వాడు కాదు, ఒక్కనాడు పొరపాటును ఎవళ్ళో తోటి స్నేహితులు చెబితే మాంసం తింటే బలం వస్తుంది, దేశాన్ని మనం ఏదో చేయగలుగుతాం అని చెబితే పొరపాటు పడి ఒకనాడు తింటే వాళ్ళ రాత్రి అంతా మేక పొట్టలో అరుస్తూనే ఉందిట, నిద్ర పట్టలేదట పాప. ఆ తర్వాత మరునాడు తండ్రి పాదాల మీద పడి, స్వామి నేను పొరపాటు చేశాను పితాజీ, నీకు తెలియకుండా మాంసం తిన్నాను, ఇక ముందు ఇటువంటి తప్పుడు పనులు చేయను అన్నాడు. జీవితంలో ఒక్కసారి అతను చేశాడు అతను. ఆ విధంగా మనుష్యుడు అతను బ్రహ్మచర్యాన్ని పాటించడానికి తెలిసినప్పటి నుంచి ప్రయత్నం చేశానన్నాడు. అందువల్ల బ్రహ్మచర్య పాలన మనం చెయ్యాలి. కుటుంబ నియంత్రణ చేయడానికి పెద్దగా చర్చలు జరుగుతున్నాయి, రేడియోలు చూచులుబడే రోజు గోడ పెడుతున్నాయి, దానికి కృత్రిమ పద్ధతులు చెబుతున్నారు. కానీ నువ్వు సంతానం కొరకే కా, మిగిలిన సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరు బ్రహ్మచారులుగా ఉండండి, అప్పుడు మీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇవి చేయకుండా మనకు భగవంతుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడు? రావడానికి వీల్లే. అందువల్ల అహింసను పాలి. ఇప్పుడు చూడండి, మనుష్యుడు భార్యాభర్తలు పతివ్రతలే అనుకోండి, ఇద్దరు పత్ని వ్రతలే అనుకోండి, ఇతర స్త్రీ తన కంటితో చూడదనుకోండి, స్త్రీ కూడా పరపురుషుని కంటితో చూడదనుకోండి, చూడదనుకోండి, వాడి మంచివాళ్ళే అనుకోండి, అంత మాత్రం చేతనే బ్రహ్మచర్యం పాలించినట్లు కాదు. సంతానం కొరకు మాత్రమే వాళ్ళు దాంపత్యం నెరవేర్చుకుని మిగిలిన సమయంలో బ్రహ్మచర్యం పాలించాలి. అలా కాకుండా వ్యభిచరిస్తూ ఉంటారనుకోండి, భార్యాభర్తలే ఇతరులతో కాదు, దానివల్ల ఏం జరుగుతుంది? పొరలకేం అపకారం చేయటం లేదు కదా అంటారేమో, కానీ ఇతరులకు అపకారం చేయరగానే ఆత్మహత్య చేసుకుంటారు. స్త్రీ పురుషులు అధికంగా చెల్లించడంలో ఇతరులకు అపకారం జరగదు, కానీ తనకు అపకారం జరుగుతుంది, తను చస్తాడు. ఇతరులను చంపడం కంటే తను తాను చంపుకోవడం ఎక్కువ పాపం. ఎందుకనంటే ఇతరులను చంపితే ఆ పాప ఫలం అనుభవించి తీర్చుకోగలుగుతాడు, తాను చస్తే ఆత్మహత్య అంటే తను తాను చంపుకున్నవాడు ఏం పని చేస్తాడు? వాడు ఏం చేయలేడు. అందువల్ల ఆత్మహత్య అన్నిటికంటే పెద్ద పాపం అన్నారు. అందుకని స్త్రీ పురుషులు అధికంగా చెల్లించడం ఆత్మహత్య చేసుకోవడం వచ్చింది, అది అన్నిటికంటే పెద్ద హింస అన్నమాట. అందుకని అహింసావ్రతం పాటించేవాడు సత్యం చెప్పాలి, దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యం కాపాడుకోవాలి. మిమ్మల్ని సన్యాసులకు ఎమ్మనటం లేదు, గృహస్థులు బ్రహ్మచారులు కావచ్చు, ఏమి దోషం లేదు. ఈ 4 తర్వాత ఇంకొకటి 5వది అపరిగ్రహ వ్రతం. పరిగ్రహం అంటే, పరి అంటే అన్ని వైపుల నుండి, గ్రహం అంటే సంపాదన. ఎట్లా వీలైతే అట్లా సంపాదించుకోవడం తనకు కావలసినటువంటి జీవిత పదార్థాలు. జీవించడం, జీవించడానికి అవసరమైనటువంటి వస్తువులను న్యాయం అన్యాయం మంచి చెడు చూడకుండా ఎలా దొరికితే అలా సంపాదించాలి, దాన్ని పరిగ్రహం అంట. గాంధీ ఈ వ్రతం కూడా చేయడానికి మనం ప్రయత్నం చేశానన్నాడు. అపరిగ్రహ వ్రతం మీకు తెలిసిన వ్యక్తులు చెబుతున్నాయి, ఇది ప్రాచీన ఋషుల్లో అందరూ పాటించిన వాళ్ళే. ఎవరెవరు ప్రాచీన మహానుభావులని మనం అనుకుంటున్నామో చరిత్రలో, వాళ్ళందరూ ఈ వ్రతాలను పాటించిన వాళ్ళే. వాళ్ళే మహానుభావులు అయినారు, వాళ్ళనే మనం ప్రపంచం మరవటం. వాళ్ళు చచ్చి కూడా బ్రతికే ఉన్నారు. అపరిగ్రహవతం అంటే అర్థం తనకు కావలసింది న్యాయంగా సంపాదించుకో. తాను బ్రతకడానికి, తన భార్యను పోషించడానికి, తన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పుకోవడానికి ఎంత అవసరమో అంత న్యాయంగా సంపాదించు, ధర్మపూర్వకంగా సంపాదించు. దోషం లే, బ్రతకాలిగా, బ్రతికి మోక్షాన్ని సాధించటం, చచ్చి సాధించలేము. అందుకని ఇక్కడ చావక ముందు, చావు రాకముందే మనం మోక్షాన్ని సాధించాలి. అందుకే వ్రతం పాటించాలి. అందువల్ల మనుష్యుడు తనకు కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకుని అది తాను తినక ఇతరులకు తినకుండా చేస్తాడు, అది కూడా హింస. భగవంతుడు మనకి ప్రపంచాన్ని సృష్టించి మన కొరకు త్యాగం చేశాడు. తేన త్యక్తేన భుంజీత ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యాన్ జగత్. ఈ ప్రపంచంలో ఉండే పదార్థాలన్నింటినీ సృష్టించి దాని అందులో వ్యాపించి ఉండి తేన త్యక్తేన సృష్టి చేసి మన కొరకు త్యాగం చేశాడు. మన కొరకే సృష్టి చేశాడు భగవంతుడు. వాడికి ఈ పదార్థములతో ప్రయోజనం ఏం లేదు, జీవులకు దీంతో ప్రయోజనం ఉంది ప్రపంచంతో. అందుకొరకు మన కొరకు సృష్టించాడు, మనకు వదిలిపెట్టాడు, అనుభవించమన్నాడు. భుంజీతాహ, భుంజీతాహ అంటే నువ్వు అనుభవించునైనా అన్నారు భగవంతుడు. నీ కొరకే సృష్టి చేశానన్నారు. కానీ ఈ అనుభవించడంలో ఒక విషయం గుర్తుపెట్టుకున్నాడు, ఏమిటది? మా గృహ లోభీవి కావద్దని. నీకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవడం లోభితనమని, సంపాదించింది తను తినకుండా పెట్టకుండా ఇతరులకు పెట్టుకు దాచిపెట్టడం, ఇది లోభితనం. అది మాత్రం వద్దు, నీకెంత కావాలో అంత న్యాయంగా సంపాదించుకొని అనుభవించు. మా గృహ నీవు లోభివు కావద్దు. ఎందుకనంటావా? కశ్యశ్చిద్ ధనం, నువ్వు సంపాదించుకునే ధనం అంతా ఎవరిది? నీదా, నీ తాతదా? ఇది నాది, నేను చేశా వీటంతా. నీ కొరకు అనుభవించడానికి ఇచ్చా, అంతే నీ పని, అనుభవించు. అనుభవానికి అతిరిక్తంగా ఎందుకు నీకు అని భగవంతుడు ఇలా మనకు ఉపదేశం చేస్తున్నాడు. అందువల్ల ప్రపంచ పదార్థాలు ఎవరికి ఎంత కావాలో సంపాదించుకోండి, తినండి, అందరూ అనుభవించండి. కానీ కావలసిన దానికంటే ఎక్కువ నువ్వు సంపాదించుకుని నువ్వు తినవు, చచ్చిపోయేటప్పుడు ఏడుస్తూ పోతావు, ఏ ఎంత సంపాదించానే ఏమైపోతుందోనని. ఇతరులు తినేయకుండా దాన్ని కాపాడతావు. అప్పుడప్పుడు చలికాలంలో ఉదాహరణ అట్టె మంచిది కాదనుకోండి, అయినా చెప్పక తప్పదు. చలికాలంలో పశువులకు గాడి ఉంటుంది, పశువులను అక్కడ కట్టివేస్తారు, ఆ గాటిలో అవి తినే మేత వేస్తారు. చలికాలం కాస్త చలి ఉంటుంది కదా బయట, కుక్క వెళ్ళి ఆ గాటిలో ఆ గడ్డిలో కూర్చుంటుంది వేడి కోసం. ఆ గడ్డిలో కూర్చుంటుంది, గడ్డి అది తింటుంది, అది తినదు. జంతువు తినబోతే భావం ఉంటుంది, అరుస్తుంది. తాను తినదు, జంతువులు తినేవారు గాటిలో కుక్కలాగా. అలాగా మనుష్యుడు తాను కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించి కూడబెట్టుకుంటాడు. అందులో తాను తినేది కొద్ది, మిగిలింది ఇతరులు తినకుండా తాను ఆకట్టు కూర్చున్నాడు. అలా చూసినప్పుడే దేశంలో కమ్యూనిజం, సోషలిజం, నక్సలిజం ఇవన్నీ వస్తాయి. అందుకని మనుష్యుని జీవనం మారాలి. మనుష్యుడు సంఘజీవి, ప్రపంచ పదార్థాలను తానే ఆకట్టుకుని ఇతరులు లేకుండా చేయకూడదు. తనకెంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. దీనిని గాంధీ గారు చాలా రోజుల తర్వాత దక్షిణాఫ్రికాలో ఉండగా తెలిసిందన్నాడు ఆయన. భగవద్గీతలో చదువుకుని అపరిగ్రహ వ్రతం అంటే ఏమిటని ఆలోచించాడు. ఆయన దానికి అర్థం చెప్పాడు, నాన్ పొజెషన్ అని. తనకు కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టకూడదు మనుష్యుడు, ఆస్తికుడైన వాడు. సృష్టి స్థితి లయకర్త ఒకడు ఉన్నాడని అంగీకరించే వ్యక్తి తనకెంత కావాలన్నా అంత సంపాదించుకోవాలి. అంతకు పూర్వం ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కట్టాట కొన్ని సంవత్సరాలు. దక్షిణాఫ్రికా నుండి తన అన్నకు రాస్తాడు, అన్నా నేను ఇంతవరకు 3-4 సంవత్సరాలు కట్టాను ఆ పాలసీ, ఇక ముందు నేను కట్టడం లేదు, అది ఏదన్నా వస్తువు తీసుకోలేకపోతే వదిలేసేమన్నాడు. ఏమిటిరా అంటే నేను అపరిగ్రహ వ్రతం చేయదలుచుకున్నాను, నాకు భగవద్గీత చెబుతుంది. ఆస్తికుడైన వాడు, భగవంతుడిని అంగీకరించినటువంటి వాడు అపరిగ్రహ వ్రతం ఆచరించాలి. సత్యం అహింస ఇవన్నీ పాటిస్తున్నాడు, బ్రహ్మచర్యం తెలిసినప్పటి నుంచి. అపరిగ్రహ వ్రతం కూడా ఆయన పాటించడానికి మొదలు పెట్టుకుని ఈ పని చేశాడు. అన్నగారు కోపడ్డారు, నువ్వు పదవి నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్లా రా, వాళ్ళని పోషిస్తా, పెద్దవాళ్ళని చేస్తా, యోగ్యులు చేస్తా, వాళ్ళు సంపాదించుకుంటారు బ్రతు, వాళ్ళ కొరకు వాళ్ళ పిల్లల కొరకు నేను ఎందుకు సంపాదించి పెట్టాలి, వాళ్ళని యోగ్యం చేయాలి కన్నందుకు. వాళ్ళు సంపాదన పొరలవుతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ కొరకు నేను ఎందుకు సంపాదించి పెట్టాలి. భగవంతుని మీద విశ్వాసం ఉన్నవాడు ఈ పని చేయకూడదన్నాడు. ఆ విధంగా ఆయన అపరిగ్రహ వ్రతం ఆచరించారు. ఆయన దక్షిణాఫ్రికా నుండి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చాలా ఉపకారం చేస్తే వాళ్ళందరూ ఏదన్నా ఇవ్వాలనుకున్నారు, ఆయన పారితోషికంగా ఇచ్చి పంపిద్దాం అనుకున్నారు గౌరవించడానికి. కానీ ఆమె ఒకటి తీసుకోడే, ఆయన కేసులు నడపడానికి ఎంత ఫీజు కావాలన్నా అంతే తీసుకునేవాడు, ఎక్కువ తీసుకునేవాడు కాదట, ధనవంతులు ఎక్కువ ఇస్తానన్నా వీల్లేదు. అటువంటి వాడికి ఎట్లా ఇస్తారు, ఆయన తీసుకోవడం తెలుసు. కానీ ఎట్లాగన్నా తమ కృతజ్ఞతను వెల్లడించాలని వాళ్ళు కస్తూరి బాకి చెప్పారట, అమ్మా మేము మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నారు, నీ భర్త మాకు ఎంతో ఉపకారం చేశాడు, కాబట్టి మేమేదో కాస్త బహుకరింపదలుచుకున్నాం, నువ్వైనా తీసుకోమ్మా అంటే, అయినా మీరు గాంధీ గారి సంగతి మీకు తెలుసు కదా, ఆయన చాలా కోపిష్టి, ఆయనకి తెలియకుండా నేనే పని చేయడానికి వీలు లేదు, ఆయన అడిగి ఆయన ఒప్పుకుంటే తీసుకుంటానన్నది, అలాగే చెయ్యమ్మా అన్న. ఒకనాడు భర్త వచ్చి కూర్చుని పెట్టి ఆయన చక్కగా భోజనం అది మంచి పదార్థాలు తయారు చేసి దగ్గర కూర్చుని భోజనం చేయిస్తూ ఆయన మంచి మూడ్లో ఉన్నాడని అనుకున్నది. అనుకుని స్వామి ఇట్లా అడుగుతున్నారు అన్నది కాగట. ఓహో అదే, వాళ్ళు ఇచ్చేది నువ్వు ఏం చేసుకుంటావు, నీకేమన్నా కొరతగా ఉందా అంటే నాకేం లేదు. మరి ఎందుకు అంటే ఏం కోడలు ఉంది కదా దేవతాస భార్య, ఆవిడన్నా పెట్టుకుంటుంది కాస్త సంతోషిస్తుంది కదా, మనకు అక్కర్లేదు అనుకోండి, నేను పెళ్లి చేసుకున్నాడే నేను పొరపాటు చేశాను, నాకు ఆ భాగ్యం లేకుండా పోయింది, మరి కోడలన్నా అనుభవించకూడదా అని అంటే, ఓహో అట్లాగా కోడల కోసమా, అయితే అమ్మాయిని పిలువు అడుగుదాం. పిలిచింది, పిలిస్తే అమ్మా చూడు మీ అత్తమామలు నీ భర్త సంపాదించి పెట్టిన నువ్వు తీసుకోవడం ఇష్టమా, లేక వాళ్ళ మంది సంపాదించి ఇస్తే తీసుకుంటావా అంటే, స్వామి నాకెందుకు మంది సంపాదించింది, మీరంతా ఇచ్చింది చాలదా నాకు, నా భర్త సంపాదించింది నాకు చాలదని నాకు అక్కర్లేదు పోమని అంటే, చూడు బా ఆయనకు అక్కర్లేదట, నీకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు, ఎందుకు మనం తీసుకోవడం, నేను తీసుకోలే. ఈ విధంగా తనకు అధికంగా వచ్చిన దాన్ని ఉచితంగా ఇస్తామన్నా కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తామన్నా దాన్ని గ్రహించకుండా ఈ అపరిగ్రహ వ్రతాన్ని పాలించాడు. చేతనైనంత వరకు అహింసావ్రతం, చేతనైనంత వరకు సత్యవ్రతం, చేతనైనంత వరకు దొంగతనం చేసేనాడు ఎరగడు, ఆ తర్వాత చేతనైనంత వరకు బ్రహ్మచర్యం కాపాడుకున్నాను తెలిసినప్పటి నుంచి అన్నాడు, అపరిగ్రహ వ్రతం కూడా చేశాడు. ఈ వ్రతాలు మనం చెయ్యాలి. మీకు భగవంతుని సాక్షాత్కారం కావాలి అంటే భగవంతుణ్ణి సగుణంగాను నిర్గుణంగాను సాక్షాత్కారం చేసుకోవాలి అంటే ఈ వ్రతాలు ఆచరించాలి. ఇది మీకు అసాధ్యం అంటారా, కాదు, చేసిన మనుషులు కనపడుతున్నారు, వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మనం దృఢ సంకల్పం అట్లా కావాలనుకుంటే ఏం గాంధీ గారు మనకంటే ఏమన్నా 4 తలలతోనూ 3 చేతులతోనూ పుట్టుకొచ్చాడా, లేదే మనలాగానే పుట్టాడు, మనలాగానే పెరిగాడు. ఆయన చేయగలిగినప్పుడు, అంతకు పూర్వం ఎందరో ఋషులు ఆచరించగలిగినప్పుడు, ఋషులందరూ బ్రహ్మచారులు గారు, సన్యాసులు గారు, వాళ్ళు గృహస్థులు కూడా, వశిష్ఠాది కాదు, కానీ వాళ్ళ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండేది కాదు.

ఏమైపోయా?